പറയാം. بسم الله الرحمن الرحيم سبح لله ما في السماوات وما في الأرض وهو العزيز الحكيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువు అల్లానే స్తుతిస్తోంది. ఆయన ఆధిక్యత కలవాడు వివేకవంతుడును. يا ايها الذين امنوا لما تقولون ما لا تفعلون كبر مقتا عند الله ان تقولوا ما لا تفعلون ان الله يحب الذين يقاتلون في سبيله صفا كانهم بنيان مرصوص. విశ్వాసులారా, మీరు చేయని విషయాన్ని చేస్తాము అని చెబుతారెందుకు? మీరు చేయని దానిని చేస్తాము అని చెప్పటం అల్లా దృష్టిలో అత్యంత అప్రియమైన విషయం. అసలు అల్లాకు ఆయన మార్గంలో సీసంతో పోసిన గోడవలే దృఢమైన బాణులు తీరి నిలబడి పోరాడేవారంటేనే ఇష్టం. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ يَا قَوْمِ لِمَ تُؤْذُونَنِي وَقَدْ تَعْلَمُونَ أَنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ فَلَمَّا زَاغُوا أَزَاغَ اللَّهُ قُلُوبَهُمْ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ. موسى తన జాతి వారితో అన్న ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఓ నా జాతి ప్రజలారా, మీరు నన్ను ఎందుకు వేధిస్తున్నారు? నేను మీ వద్దకు అల్లాచే పంపబడిన ప్రవక్తనని మీకు తెలుసు కదా. ఆ తరువాత వారు వక్ర మార్గాన్ని అవలంబించినప్పుడు అల్లా కూడా వారి హృదయాలను వక్రీకరించాడు. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَمُبَشِّرًا بِرَسُولٍ يَأْتِي مِن بَعْدِي اسْمُهُ أَحْمَدُ. مريم كُمَارُ عيسى అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో. ఓ ఇస్రాయిలు సంతతి వారలారా, నేను మీ వద్దకు అల్లాచే పంపబడిన సందేశహరుణ్ణి. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను. قالوا هذا سحر مبين ومن أظلم ممن افترى على الله الكذب وهو يدعى إلى الإسلام والله لا يهدي القوم الظالمين يريدون ليطفئوا نور الله بأفواههم والله متم نوره ولو كره الكافرون والذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. أيته آينا واري ودكو స్పష్టమైన సూచనలను తెచ్చినప్పుడు వారు ఇది పూర్తిగా మోసమే అని అన్నారు. ఇక ఇస్లాం సందేశం అందజేయబడుతున్నప్పటికీ అల్లాపై అపనిందలు మోపేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. వారు అల్లా జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పగోరుతున్నారు. కాని అవిశ్వాసులకు ఎంత అనిష్టంగా ఉన్నా సరే అల్లాహ్ తన జ్యోతిని పూర్తిగా వ్యాపింపజేయటానికే నిర్ణయించుకున్నాడు. ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు, దానిని సకల ధర్మాలపై ఆధిక్యం వహించే ధర్మంగా చేయటానికి. ఇది బహుదైవారాధకులకు ఎంత అనిష్టమైనా సరే. يا أيها الذين آمنوا هل أدلكم على تجارة تنجيكم من عذاب أليم تؤمنون بالله ورسوله وتجاهدون في سبيل الله بأموالكم وأنفسكم ذلكم خير لكم إن كنتم تعلمون يغفر لكم ذنوبكم ويدخلكم جنات تجري من تحتها الأنهار ومساكن طيبة في جنات عدن ذلك الفوز العظيم وأخرى تحبونها نصر من الله وفتح قريب وبشر المؤمنين విశ్వసించిన ఓ ప్రజలారా, మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వ్యాపారమేమిటో నేను మీకు తెలుపనా? విశ్వసించండి అల్లాను, ఆయన ప్రవక్తను. పోరాడండి అల్లా మార్గములో మీ సంపదలను మీ ప్రాణాలను ధారపోసి. మీరు గనక గ్రహిస్తే ఇదే మీకు మేలైనది. అప్పుడు అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని శలయేళ్లు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాడు. అంతేకాదు, శాశ్వతమైన ఆ స్వర్గవనాలలో మీకు ఎంతో అందమైన గృహాలను ప్రసాదిస్తాడు. ఇదే గొప్ప సాఫల్యం. మీరు కోరుకుంటున్న ఇతర వస్తువులు కూడా మీకు అనుగ్రహిస్తాడు. అవి అల్లా నుండి పొందే సహాయం మరియు త్వరలో లభించబోయే విజయం. ఓ ప్రవక్త, ఈ శుభవార్తను విశ్వాసులకు అందజెయ్యి. يا أيها الذين آمنوا كونوا أنصار الله كما قال عيسى بن مريم للحواريين من أنصاري إلى الله قال الحواريون نحن أنصار الله فآمنت طائفة من بني إسرائيل وكفر الطائفة فأيدنا الذين آمنوا على عدوهم فأصبحوا ظاهرين. విశ్వసించిన ఓ ప్రజలారా, మరియం కుమారుడు ఈసా హవారీలతో అన్నట్లు మీరు అల్లాకు సహాయకులు కండి. వారితో ఈసా ఇలా అన్నాడు, అల్లా వైపునకు పిలిచే పనిలో నాకు సహాయపడేవారు ఎవరైనా ఉన్నారా? దానికి హవారీలు, మేము ఉన్నాము, అల్లాకు సహాయకులం అని సమాధానమిచ్చారు. అప్పుడు ఇస్రాయిలు సంతతిలోని ఒక వర్గం విశ్వసించింది, మరొక వర్గం తిరస్కరించింది. తరువాత మేము విశ్వసించిన వారిని వారి శత్రువులకు వ్యతిరేకంగా బలపరిచాము, వారే ఆధిక్యం వహించారు.